கூட்டம் உன்னால தனக்கோ நாட உள்ளு ஒயிலால தந்தான காதலு ஒயிலால பண்டிசே நம்ம கசித்தானே பிண்டேசுகுண்டா சோக்கு கருத்தேனே தந்தான தாவேலு పొగరంతా అని చేస్తా భుజ భుజ రెగ్యులర్ రోజా సందిట్లో సైసిందేస్తే సింగారి సొగసుల బోలి అందిస్తా తలకో నాడవుళ్ళు ఒయ్యలాలా నడుమే పడతా ఉడతా గోండుల గోండుల మిలికేస్తూ పులిపే తీర్చర పుడతా ఇల్లందే ఇసిరనా దెబ్బకు పడిపోవాల ఒళ్ళంతా పుడికేవా స్వర్గం కనిపియాల నీతోనే చిమ చిమ్మ అవుతూ హింసాలు చేస్తా రాజహంసలు దొరకున దొరికిండే ఒయ్యలాలా చందాన దాలిలు ఒయ్యలాలా పండేసే యమకసితోనే పిండేసుకుంటా సోకు కరతేనే అల్లి